లాగా ఉందిరో లంగావోని వేసుకున్న కరిమి నగరు పోరిరో కతరు నాకు గుందిరో కత్రీనా కైకులా కత్తిలాగా ఉందిరో కళ్ళకు కాటుక పెట్టింది పోరి కాళ్ళకు బట్టీలు వేసింది చోరి కళ్ళకు కాటుక పెట్టింది పోరి కాళ్ళకు బట్టీలు వేసింది చోరి గల్లు గల్లు అరే అరే గల్లు గల్లు గల్లు గల్లున పోరి నడుము దిప్పుకుంట పోతాంటే తిప్పాలెన్ను వడితిరగా కరీంనగర్ పోరి నన్ను గాయి గాయి చేసరా అరే అరే చెల్ల చెల్ల మా పాటేల పోతుంటే మర్చిపోతి మావయ్యో నన్నే నేను రావయ్యో మర్చిపోతి మావయ్యో మంకమ్మ తోటకు వయ్యటి పోరి మెల్లంగా చూసింది నన్నే ప్యారి మంకమ్మ తోటకు వయ్యటి పోరి మెల్లంగా చూసింది నన్నే ప్యారి మార్కెట్లోన మార్కెట్లోన మార్కెట్లోన నన్నే చూసి ముసి ముసిగా నవ్విందో కరీంనగర్ సిన్నది నా మనసు దోసుకున్నదో కరీంనగర్ సిన్నది పొట్టు పెట్టుకోని నాకే ఎదురు వచ్చిందో సుభాష్ నగర్ నినే బోంగ నాకే ఎదురు వచ్చిందో సుభాష్ నగర్ నినే బోంగ చిన్నంగా నన్నే చూసింది పోరి సుక్కోలే ఉన్న వన్నెల ప్యారి చిన్నంగా నన్నే చూసింది పోరి సుక్కోలే ఉన్న వన్నెల ప్యారి సిట్టా సిట్ట భలే భలే సిట్టా సిట్ట భలే భలే భలే సిట్టా సిట్ట నచ్చుకుంట పోరి గట్ల పోతాంటే హే గుండె కుల్లై పాయరగా పోరి గట్ల పోతాంటే గుండె కుల్లై పాయరా నగరు నేనే ఎల్లి పోతుంటే పోయి ఎదురు వచ్చరు నన్ను పరేషాను చేసరు కరీంనగర్ సిన్నది పాపట పిల్ల నెత్తిన పెట్టి పెదవులకేమో లిఫ్ట్కు పెట్టి పాపట పిల్ల నెత్తిన పెట్టి పెదవులకేమో లిఫ్ట్కు పెట్టి ఎత్తు చెప్పులు ఎత్తు చెప్పులు ఎత్తు చెప్పులు వేసుకొని పూరి గట్ల పోతాంటే పోరా గాళ్ళు పేసారు మా కరీంనగర్ శివారు గవారాయేవో మావా కరీంనగర్ శివారు లంగావోని వేసుకున్న కరీంనగర్ పోరిరో కతర్ నాకు గుందిరో కత్రీనా కైకులా కత్రీలాగా ఉందిరో.